33 శ్రేయాంధ్ర వ్యమయద్యజ్ఞా జ్ఞానేజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అనగా ఓ పరంతప, ద్రవ్యమయ యజ్ఞము కంటే అనగా ద్రవ్యరూపమైన సాధనముల రాచేయబడు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టతరమైనది. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 112. ఏలేనా, ద్రవ్యమయ యజ్ఞము ఫలములను ఇచ్చుటకు ఆరంభించినది, మరి జ్ఞాన యజ్ఞము జన్మాది ఫలములను కలుగజేదు. అందువలన అది అనగా జ్ఞాన యజ్ఞము శ్రేష్టతరమైనది, అనగా ఎక్కువగా ఆదరించతగనది. అట్లేలేనా, ఓ పార్థ, సర్వవిధ కర్మలు మోక్షమునకు సాక్షాత్తు సాధన రూపమైన జ్ఞానమునందు, సముద్రమునందు, ప్రపంచమునందలి నదులన్నీయు సంగమించున్నట్లుగా సమాప్తమగును, అనగా ఆ కర్మలన్నీయు జ్ఞానమునందు లీనమైపోవును. ఈ విధముగా సర్వశ్రేష్టమైనదిగా చెప్పబడిన జ్ఞానము మానవులకు ఏ ప్రకారముగా లభించును అన్నచో చెప్పుచున్నారు. 4.34 తద్విద్ధి ప్రణిపతేన పరిప్రశ్నేన సేవయ అపదేక్ష్యంతి తే జ్ఞానం జానినస్తత్వదర్శిన. అనగా వినుము అట్టి జ్ఞానము ఏ విధముగా లభించునో నీవు చక్కగా తెలుసుకొనుము. సర్వజ్ఞుడైన ఆచార్యుని వద్దకు చేరి అతి వినయ విధేయులతో సాష్టాంగ దండ ప్రణామము లర్పించి అటుపైన, నాకు ఈ బంధము ఎట్లు కలిగినది, ఆ బంధము నుండి నేను ఎట్లు ముక్తుడను కాగలను, అసలు విద్య అనగా ఏది, అవిద్య ఎట్లుండును అని ఈ విధముగా నిష్కపట బుద్ధితో ప్రశ్నించిన ఎడల మరియు తగు రీతిని గురువును సేవించుట ద్వారా పైన చెప్పబడిన జ్ఞానము కలుగును. ఈ విధముగా సేవలు మరియు వినయ విధేయతలతో కూడిన సపర్యలను పొంది ప్రసన్నుడైన మరియు తత్వదర్శి జ్ఞాని అయినటువంటి గురువుగారు నీకు పైన చెప్పబడిన విశేషణములతో కూడిన జ్ఞానమును ఉపదేశించెదరు. జ్ఞానులేందుగూడ కొంతమంది మాత్రమే యథార్థమైన తత్వమును ఎదింగినవారుందురు. అందరికీ తత్వము బోధపడదు. అందులకే జ్ఞాని అను శబ్దముతో పాటు అతత్వదర్శి అను విశేషణ శబ్దము గూడా చేర్చబడినది. దీనివలన భగవంతుని అభిప్రాయమెట్లున్నదనగా, యథార్థమైన తత్వమును ఎలింగినవారు మాత్రమే మరియు అటువంటి వారి ద్వారా ఉపదేశింపబడిన జ్ఞానమే జీవుని సర్వవిధ బంధముల నుండి విముక్తుని చేయ సామర్థ్యము కలిగియుండును. అట్టి స్థితియందు ఈ విధముగా చెప్పుట కూడా మంచిదే. అదెట్లన 4.35 యజ్ఞాత్వాన పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషణ ద్రక్ష్యస్యత్మన్యథో ద్రక్ష్యస్యత్మన్యథో మై. అనగా ఓ అర్జున, ఆ విధముగా తత్వము నేంగిన ఆచార్యుని చేత జ్ఞానోపదేశమును పొందిన నీవు తిరిగి ఇప్పటివలే మోహమును పొందవు. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 113. తత్వమును ఏంగిన ఆచార్యుల ద్వారా పొందిన జ్ఞానముగల నీవు సంపూర్ణముగా సర్వభూతములను అనగా అంబోజాసనుడాది గాగతృణ పర్యంతంబు సర్వాత్ముడై యున్న బ్రహ్మతత్వము అన్ని ప్రాణులను ఈ భూతములన్నీయు నాయందే యున్నవి మరియు వాసుదేవుడు పరమాత్ముడనైన నాయందుగూడా నీవు సర్వభూతములను చూడగలవు. అనగా సర్వోపనిషత్తులయందును ఏ జీవాత్మ పరమాత్మల ఏకత్వము ప్రసిద్ధముగా చెప్పబడియున్నదో దానిని ఆ ఏకత్వమును నీవు స్వయముగా అనుభవించగలవు. ఇటువంటి జ్ఞానము యొక్క మహాత్మ్యమేమనగా వినుము. 4.36 అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అనగా నీవు పాపము చేయువారందరికంటే ఎక్కువగా చేయువాడవైయున్నను జ్ఞానమే రూపముగా కలిగినటువంటి నౌక అనగా పడవ ద్వారా అనగా జ్ఞానమునే పడవగా తయారు చేసుకుని సమస్తములైన పాపములనెడు సముద్రమును అతి చక్కగా అనగా నిరపాయముగా తరించగలవు అనగా దాటగలవు. ఇచ్చట ముముక్షువునకు అనగా జన్మమరణ బంధము నుండి చక్రము నుండి విముక్తిని కోరు సాధకునకు ధర్మాచరణము గూడా పాపహేతువనియే చెప్పబడినది. జ్ఞానము పాపములను ఏ విధముగా నశింపజేయును అన్నచో దృష్టాంత సహితముగా చెప్పుచున్నారు. 4.37 యథైధాంసి సమిదో 2గా నిర్భస్మ సాత్కృతే అర్జున జ్ఞానాగ్నేహ సర్వకర్మాణి భస్మ సాత్కృతే భస్మ సాత్కృతే తథా అనగా ఓ అర్జున, ఏ విధముగా బాగుగా మండుచున్న అగ్ని కాష్టమును అనగా కొయ్యముక్కలను తగులబెట్టి భస్మము చేయునో ఆ విధముగానే జ్ఞానరూపమైన అగ్ని మానవునిచే చేయబడిన సమస్త విధములైన కర్మల ఫలములను నివర్తింపజేయును. 1. ఏలైనా కట్టెలను అగ్నిభస్మము గావించినట్లుగా జ్ఞానరూపమైన సామాన్యమైన అగ్ని కర్మలను ఆ కర్మ ఫలములను పూర్ణముగా భస్మము చేయజాలడు. అందుచేత ఇచ్చట భావమేమన యథార్థమైన జ్ఞానము సర్వవిధ కర్మలను ఫలములు లేనివానిగా అనగా నిర్జీవముగా చేయును. కర్మల వలన మనకు దేహములు కలుగుచున్నవి. అట్లేలైనా మనము ఇంతకూర్వము అనగా పూర్వ దేహధారణ కార్యములు జరిగినప్పుడు చేసిన కర్మలు ఇప్పుడు కలములనిచ్చుట ప్రారంభించినవి. ఆ కారణముచేత ఫలమునిచ్చుట ఆరంభించిన కర్మలు జ్ఞానము వలన నశించవు. భోగము ద్వారానే ఆ కర్మ ఫలములు నశించును. ఇది వివాదరహితమైన విషయము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 114. అందువలన ఈ జన్మమునందు మనకు జ్ఞానము కలుగుటకు పూర్వము మరియు జ్ఞాన సంపాదన కాలమునందు ఇంకను ఇంతకు పూర్వపు అనేక జన్మలయందు చేయబడిన కర్మలు ఇంకా ఫలములనిచ్చుటకు ఆరంభించుకయున్న కర్మలు మొదలగు వాటినన్నింటినీ జ్ఞానరూపమైన అగ్ని భస్మము చేయును అనగా నివర్తింపజేయును. కాని ప్రారబ్ధ కర్మఫలములను నశింపజేయజాలదు. అట్లేలైనా జ్ఞానమునకు ఎంతటి శక్తి కలదన్నచో 4.38 నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి అనగా కావున జ్ఞానముతో సమానముగా జీవులను పవిత్రము చేయునది అనగా శుద్ధము చేయునది ఈ లోకమునందు రెండవది లేదు. కర్మయోగము లేక సమాధియోగము ద్వారా మోక్షమును పొందగోరువారు చాలా కాలము అతిశ్రద్ధతో కర్మల ద్వారా తమ అంతఃకరణములను శుద్ధము చేసుకుని అనగా అంతఃకరణము శుద్ధమగునంత శ్రద్ధగా కర్మలాచరించి అనగా జ్ఞానమును పొందుటకు తగు యోగ్యతను సంపాదించుకున్నప్పుడు వారి మనోబుద్ధులయందు లేక ఆత్మయందు జ్ఞానమును తనంతట తానుగానే పొందును అనగా ఆత్మసాక్షాత్కారమును పొందును. ఏ విధముగా జ్ఞానము తప్పక లభించునో ఆ ఉపాయము చెప్పుచున్నారు. 4.39 శ్రద్ధావాల్లభతే జ్ఞానం తత్పరః సమ్యతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధి గచ్చతి అనగా శ్రద్ధావాన్ అనగా కర్మచేటియందు అలసట ఎగుంగనివాడు అట్టి శ్రద్ధాభావము బలముగా కలిగియున్న మానవుడు త్వరగా అనగా కొద్ది కాలములోపలనే జ్ఞానమును పొందును. శ్రద్ధాభావము ఉన్నప్పటికీ కొందరు ప్రయత్నము చక్కగా చేయనివారుందురు. అందువలన తత్పరః అనగా జ్ఞానమును పొందుటకు మంచి గురువును సమీపించి వారిని శ్రద్ధగా సేవించి వారి ఉపదేశమును పొందవలసియుండును. శ్రద్ధ కలిగి తత్పరుడైయుందియు కొందరు ఇంద్రియములను జయించలేనివారైయుందురు. అందుచేత సమ్యతేంద్రియః అనగా ఇంద్రియములను అదుపునందుంచుకొన్నవారు అయి ఉండవలయును. తన ఇంద్రియములను విషయముల నుండి విరమింపజేసుకొని యున్నట్టివారు సమ్యతేంద్రియులు అనబడుదురు. ఈ విధముగా శ్రద్ధ గలవాడు తత్పరుడు మరియు సమ్యతేంద్రియుడు అయినవాడు తప్పక జ్ఞానమును పొందును. శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 115, సాష్టాంగ దండ ప్రణామాదులు బాహ్యములు. ఇటువంటి ప్రణామాదులు కపట స్వభావము గల మనుష్యుల ద్వారా కూడా చేయబడుచుండును. అందుచేత జ్ఞానరూపమైన ఫలము ఇటువంటి వారికి లభించకపోవచ్చును. కాని శ్రద్ధాభావము బలముగా కలిగియున్నవారి యందు ఇటువంటి కపటము ఉండదు. కావున శ్రద్ధ, తత్పరత మరియు సమ్యతేంద్రియత్వము గలవారు తప్పక జ్ఞానమును పొందుదురు. అయితే జ్ఞానము ప్రాప్తించినందువలన కలుగు లాభమేమి? ఈ విషయము ఉత్తరార్థమునందు అనగా తరువాత చెప్పబడును. జ్ఞానమును పొందిన మానవుడు మోక్షరూపమైన పరమశాంతిని అనగా కలవరము, భయము, దోహకము లేనటువంటి మానసిక స్థితిని పొందును. యథార్థమైన జ్ఞానము వలన అతి శీఘ్రముగా మోక్షము కలుగును. ఈ విషయము సర్వశాస్త్రముల ద్వారాను మరియు అనేక విధములైన యుక్తుల ద్వారాను సిద్ధించిన మాట. ఈ విషయమునందు సంశయమునకు తావులేదు. ఏలైనా సత్యమైన విషయము నందుగూడా సంశయము కలిగియుండువాడు పరమ పాపాత్ముడు. అదెట్లన చెప్పుచున్నారు? 4.40 అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరోన సుఖం సంశయాత్మనః. అనగా అజ్ఞుడు అనగా ఆత్మజ్ఞానము లేనివాడు. శ్రద్ధ లేనివాడు మరియు సంశయాత్ముడు అనగా సంశయము గలవాడు. ఈ ముగ్గురు అనగా పై 3 గుణములు గలవారు దుహఖములను అనుభవింతురు. అజ్ఞానియే శ్రద్ధ గలవాడైనను దుహఖమును అనుభవించును. కాని సంశయాత్మునివలే సర్వనాశమును చెందడు. ఏలైనా అందరిలో సంశయాత్ముడు అధిక పాపాత్ముడు? సంశయాత్ముడు అధిక పాపి ఎట్లన? సంశయాత్మునికి అనగా ఎవని చిత్తమునందు సంశయము కలదో అతనికి ఇటు సర్వసాధారణమైన మానవలోకమునందుగాని అటు పరలోకమునందుగాని సుఖశాంతులు లభించవు. ఏలైనా అచ్చటగూడ అతని సంశయము అతని వెన్నంటియేయుండును. కావున సుఖశాంతులు కోరువాడు సంశయమును త్యజించవలేను. 4.41 యోగ సమన్యస్త కర్మాణం జ్ఞానసంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అనగా పరమార్థమును ఎలింగిన పురుషుడు పరమార్థ జ్ఞానరూపమైన యోగము ద్వారా పుణ్య పాపరూపములైన సర్వవిధ కర్మలను మరియు వాటి ఫలములను గూడా శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం 116 త్యజించియుండును. అటువంటివాడు యోగ సమ్యస్త కర్మ అనబడును. అటువంటివాని అనగా కర్మలను, కర్మఫలములను త్రుజించిన వానిని కర్మలు బంధించవు. అతడు యోగ సమ్యస్త కర్మ ఏ కారణము వలన అనబడుచున్నాడు అన్నచో, ఆత్మ మరియు ఈశ్వరుని యొక్క ఏకత్వ దర్శన రూపమైన జ్ఞానము ద్వారా అతని సంశయములన్నీ నివర్తించియుండును. అందువలన అటువంటివాడు అజ్ఞానసంచిన్న సంశయుడు అనబడుచున్నాడు. అందుచేతనే అతడు యోగసమ్యస్త కర్మ అనబడుచున్నాడు. ఈ విధముగా యోగసమ్యస్త కర్మ అయి ఉన్న ఆత్మగలవాడు అనగా ఆత్మబల సంపన్నుడై ప్రమాదరహితుడై యున్న పురుషునకు ఓ ధనంజయ, గుణములే గుణములందు ప్రవర్తించినట్లు గుణముల యొక్క చేష్టల రూపమున మాత్రమే అయి ఉన్న కర్మలు బంధములు కానేరవు. అనగా ఇష్టము, అనిష్టము మరియు మిశ్రమము ఈ 3 విధములైన కర్మఫలములు అతనికి భోగ్య పదార్థములు కాజాలవు. అట్లేలేన్న కర్మయోగానుష్ఠానము చేసియున్నందున అంతఃకరణము మలరహితము అనగా లోకవాసనారహితము అయి ఉన్నందున కలిగిన ఆత్మజ్ఞానము ద్వారా ఏ పురుషుని సంశయము లన్నీయు నివర్తించిపోయినవో ఆ పురుషుడు. అతని కర్మలు మరియు కర్మఫలములన్నీ జ్ఞానాగ్ని చేత భస్మమైపోయినందువలన కర్మల చేత బంధించబడడు. అట్లుగాక జ్ఞానయోగమునందు మరియు కర్మయోగానుష్ఠానమునందు సంశయభావము కలిగియున్నవాడు దుహఖములను అనుభవించుచుండును. 4.42 తస్మాదజ్ఞాన సంభూతం హృతం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ఠ భారత. అనగా అందువలన అజ్ఞానము అనగా అవివేకము వలన కలిగిన మరియు అంతఃకరణమునందు దాగియున్న తన నాశమునకు కారణరూపమైన మరియు అత్యంత పాపరూపమైన శయమును జ్ఞానఖడ్గము ద్వారా అనగా శోకము మోహము మొదలగు దోహక హేతువులను నశింపజేయినటువంటి యథార్థ దర్శన రూపమైన జ్ఞానమే ఖడ్గము. ఆ స్వరూప జ్ఞానరూపమైన ఖడ్గము ద్వారా నరికి నశింపజేయును. అట్లు ఛేదించి కర్మయోగమునందు నిలిచియుండుము. ఇచ్చట సంశయము ఆత్మవిషయకమైనది. అందుచేత సంశయ శబ్దముతో పాటు ఆత్మనః అను విశేషణ శబ్దము చేర్చబడినది. అట్లేలైనా ఒకనికి కలిగిన సంశయము రెండవ వాణి ద్వారా ఛేదించబడునను శంక కలుగుటకు అవకాశము లేదు. అట్టి శంక ఒకవేళ కలిగినచో దానిని నివారించుట కొరకు ఆత్మనః అను విశేషణ శబ్దము వాడబడినది. సంశయము ఆత్మవిషయకమైనదైనప్పటికీ శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 117 తనదిగా తలంచు అవకాశము కలదు. ఏలైనా సంశయమును తనకు సంబంధించినదిగా తలంచుట సహజము. అందుచేత తన నాశమునకు కారణరూపమైన ఈ సంశయమును పైన చెప్పిన విధముగా ఖండించి సమ్యక్ జ్ఞానప్రాప్తికి సాధన రూపమైన కర్మయోగమునందు స్థిరముగా నుండుము. ఓ అర్జున, ఇప్పుడు నీవు యుద్ధము చేయుటకు లేచి నిలబడుము. శ్రీశ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి జ్ఞానకర్మ సమన్యాసయోగమనబడు 4వ అధ్యాయమునకు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి ప్రణవాశ్రమము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 118